శేనో నమాధిరమం సుమస్మై శిరో దాసస్య నమో చేర్మధాయన్ రావన్నమేం సాప్యం ససంతం వృణగ్రాజాసమిషాసం స్వస్తి దివిప్రోరహీమాయస్య దృఢాః పురో వజ్రం శ్రవసానదర్థః సుధామందద్రేక్నో అప్రమృష్యృజుశ్వేదాత్రం దాసుషేదాః సవేదసం దశమాయం దశో నింతో జమీంద్రస్వభిష్టిసుం నః ఆదగ్రంసస్వదిభం జ్యోదనాయ మాదుర్నసీముపసృజాయ్యధ్యై సజీం శృధో వనతే అప్రాతీతో బిభ్రద్వజ్రం రత్రహణం గభస్తౌ తిష్ఠద్ధరీ అధ్యస్తే భగత్తే వచోయుజా వహత ఇంద్ర విశ్వం సదేమతే వసానవ్యా ఇంద్ర ప్రభూరవస్తవంతజేనాయజ్ఞైః సప్తయత్పురశ్వర్మసార దీర్ధర్థం దాసేః పురుగుత్సాయ శిక్షన్ సంవృధ ఇంద్ర పూర్వ్యో భూర్వలివశ్యన్నుశనే కావ్యాయ పరానవాస్త్వమనుజేయం మహే విత్రేరసాధస్వన్నపాదం త్వంధునీరింద్రధునీమదేర్ణోరవశీరానశ్రవంతీ ప్రయత్స ముద్రమదీ సూరపర్షి పాలయా దుర్వసంజగం స్వస్తి తపహత్యదింద్ర విశ్వమాయౌ సహస్రోధునీ చుమూరీయాఘశిష్వభిర్ దీదయదిగ్భ్యం సోమేభిస్వందీరత్నభేదిః పథ్యా అర్కైః ఇమావృతమస్య కారోర్హవ్యం వీరహవ్యాహవంతే ధియోరథేష్టా భజరం నవీయోరయర్విభూతిరీయతే వచస్య తమస్సునరింద్రం యో విరానో గిర్వాహ సంఘేర్భిర్యజ్ఞవృద్ధం యదశదివమతి మన్నా పృథివ్యాః పూరుమాయస్య రిరిచేమ హి త్వం సజితమోవజునంద దన్వత్సూర్యేణ వజునవచ్చకార కదా దేవర్త అమృతస్య ధావే క్షంతో నమీరంతి స్వధావః యస్తా జకార సగుహస్విరింద్రః క్రమాజనం జరతి కాసు భిక్షు కస్తే యజ్ఞో మనసే సంవరాయకో అర్కయింద్రకథమస్వహోదాః ఇదాహితే వేవీషదః పురాజా ప్రజ్ఞాద ఆసు పూర్వృత్సఖాయః యే మధ్యమాద ఉదనూతనాద ఉదాభమస్య పురుహూతబోధి తం పృచ్ఛంతో బరాదః పరాణి ప్రజ్ఞాద ఇంద్రశ్రుత్యానూయేమో పర్చామసి వీరబ్రహ్మవాహోజా దేవ విద్మతాత్వా మహాంతం అభిత్వా పాజో రక్షసో విదస్థే మహీజ జ్ఞానమభిదత్సు తిష్ఠ తమ క్రత్రేణ యుజ్యేన సఖ్యా వజ్రేణ దృష్టో అపదానూదస్వ సదశ్రోధేంద్రనూతనశ్చ బ్రహ్మణ్ యతో వీరకారుధాయ తం ఆవిప్యతిద్రీణాం సస్వద్భూత సుఖభజేష్టౌ రోదయే వరుణం మిత్రమింద్రం మరుదః కృష్ణావాసేనో అద్య ప్రభూషణం విష్ణోమగ్నిం పురం ధిం సవితారమోషధీః పర్వతాంశ్చ ఇమవుత్వా పురుసాగ ప్రయజ్యో జరితారో అభ్యర్థ్యం జర్కైః శ్రుధీహవమాహూభతో భూభానో నత్వాన్ అన్యో ఆవృతత్వదస్తి నో మహావాచముపాయాహి విద్వాన్ విశ్వేభిస్తూ నో సహసో యజత్రైః యే అగ్నిజిహ్వారి దసామ ఆసుర్యే మనుం చక్రురుపరం దసాయ సనో బోధిపురజేతా సుఖేషు తదుర్గేషు పథిగృద్విదానః యే అశ్రమాసపురభో బహిష్ఠాస్తేభిర్న ఇంద్రాభివక్షివాగమ్ ఏకయుద్ధవ్యశ్చరణీనామింద్రంగేర్భిరభ్యర్థ ఆభిః పత్యదే వృషభో వృష్ట్యావాన్ సద్య గురుమాయస్తగస్వాన్ నమోన పూర్వే పితరో నవగ్వా సప్త విప్రాసో అభివాదయంతః నక్షద్దాభం దతూరిం వర్వదేష్టామద్రోఘవాచం మతిభిస్సమిష్టం తమీమహ ఇంద్రమస్య రాజః పూర్వీరస్య నృపతః పురుక్షోః యో అస్కృధోజిరజరస్వర్భాంతమాభరహరివో మాదయధ్యై తన్నో వివాచో యదీ దేవరాజిజ్జరిదార ఆనత సుమ్నమింద్ర తస్తే భాగః కిం వయో దుద్రఖిద్వః పురోహూద పురోవదోసురాజ్ఞః తం ప్రచ్ఛంతి వజ్రహస్తం రథేష్టామింద్రం వేపీవక్వరీయస్య నూగీః ద్విగ్రాభం దోవిగోర్మిం ప్రభోదాం గాదువీషే నక్షతేతుం రమచ్చ అజాహత్యం మాయయా వావృధానం మానోజువాస్తఫలః పర్వదేన అచ్యుతాజిద్వీరిదా స్వోజో రుజో విదృఢా ద్వేషదా వీరత్సిన్ సంబోధియానవ్యశ్యాసమిష్టం రత్నం రత్నవత్తారిదం సయధ్యై క్షదలిమాన శుభంభేంద్రో విశ్వాన్యది దుర్గాని ఆజనాయ దుర్గాని పార్థివాని దివ్యాని దీపయోంతరిక్ష తపావృణన్ విశ్వద సోదిఘాతాన్ బ్రహ్మద్విషే సోదయక్షామపశ్చ భువోజనస్య దివ్యస్య రాజా పార్థివస్య జగదస్వేషతంద్రిక జిష్టవజ్రం దక్షిణేంద్రహస్తమింద్రణ స్వస్తిం సహస్రదూర్యాయ బృహదీమృద్ధాన్యార్యాణి వృత్రాకరో వజ్రం సుదుగానాహూషాణి సనో నియుద్భిః పురుహూత వేధో విశ్వవారాభిరాగహి ప్రయజ్యో నయా అదేవో వరదేన దేవాభిర్యాయితూయమావద్యద్రిక్ సుదయిత్వం నిమిశ్రయింద్రతో మే స్తోమే బ్రహ్మణి సస్యమాన ఉక్తే యద్వా యుక్తాభ్యాం మఘమంగరిభ్యాం బిభ్రద్వజ్రం బాహ్వోరింద్రయాసి యద్వా దివి వార్యే సుష్మీమింద్రవృత్రహత్యేవ శిశూరసాతౌ యద్వాదక్షస్య విభ్యుషో అవిభ్యదరంధయ శ్రద్ధదయింద్రదస్యూన్ పాదాసుదలమింద్రో అస్తు సోమం రణేనీరుగ్రోజరితారభూతి కర్తా వీరాయ సుష్మాయ భూలోకం దాతావతస్తు మతే కీరయేచిత్ గంతేషాం దిశమరాహరిభ్యాం బభ్రిర్వజ్రం పవిస్సోమం దదిర్గాః కర్తా వీరం నర్యం సర్వీరం శ్రోతాహవం కృణత స్తోమవాహా అస్మై భయం యద్భావన తద్వీపేంద్రాయోన ప్రదివో అపస్తః సుతే సోమే స్తుమసి సంసదుక్తేంద్రాయ బ్రహ్మవర్ధనం యథా సత్ బ్రహ్మానీత గృహే వర్ధనాని తావత్త ఇంద్రమతిభిర్విష్మః సుతే సోమే సుతపాసంతమానిలాంద్యాక్రియా స్వమక్షణాని యజ్ఞైః సనో బోధి పురోలా సంభ్రానః పిబాదు సోమం గోరుజీకమింద్ర ఏదం బర్హిర్యజమానస్య దీదోరం గ్రధిత్వా యతవూ లోకం సమందస్వాహ్యనుజోషముగ్రప్రత్వాజ్ఞాస ఇమే అశ్రువంతు ప్రేమేహవాదః పురుహూతమస్తే ఆత్మేయం ధీరవసైంద్రయమ్యాః సంవత్సకాయ సంయథా సుతేషు సోమేభిరీం ప్రణతా భోజమింద్రం కుమిత్తస్మా అసది నోభరాజయదృష్మిమింద్రో వసే మృధాతి ఏవేదింద్రస్తుతే అస్తాభి సోమే భరద్వాజేషు క్షయతిన్మహూనాః అసద్యథాజరిత్ర ఉద సూరీరింద్రో రాజో విశ్వవారస్య దాత ఋషామదయింద్రే శ్లోక ముఖ్యాసోమేషు సుతపారిజీషి అర్చత్రయో మఘవానృభ్య ముక్తైర్జక్షో రాజా గిరామక్షీరోతి తదో నిర్వీరో నర్యో విచేతాశ్రోతాహమం గణతపుర్యోతి వశస్సంతో నరాం కారుధాయ వాజీస్తుతో విదధే దాదివాజం అక్షోణ చక్రియో సూర బృహన్పతే మన్హారీరిచే రోదస్యో వృక్షశ్చరుతే పురుహూత భయాభ్యూతయోరుహరింద్ర పూర్వీ సచీవతస్తే పురుషాకసాకాగమామివ శ్రుతయ సంచరణీ మత్సానాన్నలంతయస్త ఇంద్రదామన్ వంతో అదామాన సుదామన్ అన్యదర్వరమన్యదుస్వోసశ్చ సన్ముహూరా చక్రీంద్రాః మిత్రో నో అత్ర వరుణశ్చ పూషార్యోవసశ్చ మర్యేతాస్తి ఇత్తదాపో న పర్వాదస్య వృక్షా దుఃఖేభిరింద్రాలయంత యజ్ఞైః తన్వాభిస్వక్షతిభిర్వాజయంత ఆజన్న జగ్మభిర్వాహో అశ్వాః కయంజరంతి శరదో నమాసానద్యా భయింద్రామవకర్షయంతి వృద్ధస్య చిద్వర్ధతామస్య తనోస్తోమేభిరుక్తైశ్చ దస్యమానా నీలవేన తేన స్థిరాయన శ్రద్ధతే దస్యూజూదాయ స్తవాన్ అజ్రాయింద్రస్య గిరయస్త గృష్వాగంభీరే చిద్భవతి గాధమస్మై గంభీరేణ ఉరుణామత్రిండ్రేషోజం ధిసుతపాభన్వాజాన్ ూర్ధ్వూతి అరీషణ్యన్నోర్వ్యోష్టౌ పరీజ్ఞాయా సయమవాసే అభీకయితో పాతమింద్ర పాహి రిష అమాచైనమరణ్యే పాహి రిషో మదేమ సతహీమాీరా జాతూతిరమమాజాప రమాజావధ్యవేంద్ర సుష్మిందస్తి ృత్రహత్యే వీర్ణ ఏభిర్జవాదీర్మహాన్న ఉగ్ర ఆభిస్మృతో విశతీరీషణ్యన్న మిత్రస్య వ్యథయా మన్యమింద్ర ఆభిర్విశ్వాభిజో విషో చీరార్యాయ విశోపదారీర్దాసీ ఇంద్రగామయ ఉతజేజామయోర్వాసీనాసో మనుషో యుజ్రే త్వమే మిథురాసవాంసి జహి వృష్ణ్యాని గృణీవరాజ శూరో బాసూరం వనతే శరీరైస్తూరు జాతరుషియృణ్వైతే తోకే భాగోషతన ఏజసత్సు విక్రందసీ ఉర్వరా సుబ్రవైతే నహి త్వాసూరో నదురో నృష్ణర్ణత్వా యోధో వన్యమానో యుయోధ ఇంద్రణకేష్ ప్రత్యస్తేషాం విశ్వా జాతాన్యభ్యసితాని సమత్యత ఉభయోర్నృమ్నమయోర్లీవేధసః సమిధేహవంతే నృత్రేవా మహో నృవదిక్షయే వావ్యజస్వంతా యది విదంతసైతే అధస్మాగోచర్షరజోయతే జాలింద్రత్రాతోదభవావరూత అస్మాకాసోజేరుదమాసో అర్య ఇంద్ర సూరయోధిరే పురోనా అనుదేదాయి మహేంద్రియాయ సత్రాదేవి స్వమనోవృత్రహత్యే అనుక్షత్రమనుసహో యజత్రేంద్ర దేవేభిరనుదే ఋషక్యే ఏమానస్పృథ సమాజా సమత్సింద్రారంధిమీధీరదేవీ విద్యామవస్తోరవాదా గృణంతో భరద్వాజా ఉదత ఇంద్రనూనం శృధీరా ఇంద్రశ్వయామదిత్వా మహోవాజస్ సాతౌ వృషాణాః సంయద్విసోయం దసూర సాతా ఉగ్రన్నో వహ్పాధే అహందాః త్వాం వాజీహవదే వాజినేయో మహోవాజస్య గధ్యస్య సాతౌ త్వాం రత్రేష్మిం రసత్వ జంతరుత్రం త్వాం చష్టే ముష్టిహా గోషు యుద్ధన్ త్వం కవిం చోదయోర్కసాదౌ త్వం కృష్ణం దాదృషే వక్ తం శిరో అమర్మణ పరాహణి జిగ్వాయసంశ్యం కరిష్యన్ తం రథం ప్రభారో యోధ వృష్ణమాపో యుధ్యం తం వృషభం దసద్యం తం దుగ్రం వేదస వేదచాహన్ త్వం సుజిం గృణంతమింద్రదూతో త్వం దుగ్ధమింద్రబర్హణాగ ప్రయచ్చత సహస్రాసూరదర్షి అపగిరేర్దాసం సంవారం హంత్రాభోదివో దాసం చిత్రాభిరుచి తం శ్రద్ధాభిర్మందసార సోమయేర్దభీత చేమిశిష్మం పిఠీన సేతస్యం శక్యం సహస్రాసచ్చాసాహన్ అహం చలసత్సూరిభీరాలస్యాప్తపద్యాయ ఇంద్రసుమ్నమోజాః త్వయాయస్తవంతే సధవీరవీరాస్త్రివరూథే నహూడాసవిష్ట భయంతే అస్యామిందరద్యుమ్నహూతౌషరాయస్యామమహిన ప్రేష్ఠాః ప్రాదర్దనిః క్షత్రశ్రీరస్తు శ్రేష్ఠో ఘనే వృత్రాణాం సనజేధనానాం కిమస్య మదే కింవస్య వీరావింద్రః కిమస్య సఖ్యే చకార రణాబాయేరిహరికిందే అస్య పురా వీవింద్రేకి మనూదనాథః సదస్య మదే సద్వస్య వీరావింద్రః సదస్య సఖ్యే చకార రణాబాయేరిహరికిందే అస్య పురా వీవింద్రే సదునూదనాథః నయజదే మహిమనస్తమస్య నమాఘవన్మఘవత్వస్య విద్నా నరాధసో రాధసో నూతనస్యేంద్రనకర్దృశ ఇంద్రియం తే ఏదత్యంత ఇంద్రియమచేదీనావధీర్వరసీఖస్య శేషాః వజ్రస్యత్యే నియతస్య సుష్మాః స్వనాత్తీరింద్రపరమో దదార వధీరింద్రో వరసీఖస్య శేషోభ్యావర్తినే జాయమానాయ శిక్షన్ జీవతో యద్ధరీయుపీయాన్పూర్వే అర్ధేభ్యసపరోదత్ సంసచ్చతం వర్మిణ ఇంద్రసాకం యవ్యావత్యాంగురుహోదశ్రవస్యాచీవంద్రస్రవేపత్యమానా పాత్రాభిందానాన్యర్థాన్యాయన్ సృంజాయ దుర్వసంబరాదాద్రిజీవతో దైవ పాదాయ శిక్షన్నేరథినోభింసలింగాధూమతో మఘవామహ్యం సమ్రాట్ అభ్యావర్తీచాయమానోదాయూనాశేయం దక్షిణాపార్థవానా ఆవో ఆత్మన్వతభద్రమగ్రాంశీయోష్ణేరణయంతోస్మేపాయ పూర్వీరుషోధానా ఇంద్రో యజ్వానే వృణతే చిక్షుపే దినస్వం మూషాయతి భూయో భూయో రజమిదస్య వర్ధయన్న భిన్నేఖిల్లే భయం కదానాసం దినత భాదితస్కారో నాసా మామిత్రోవ్యథిరాదర్షతి దేవాంశయాభిర్గజ తే దాజ్యోగిత్రాభిస్తే గోపతిస్ సహ నర్వాణుక కాటో అశ్రుదేన సంస్కృతత్రముభయంతి అభి మృగాయమభయం తస్య తనుగా భోవత్తస్య విచారంతి యజ్వానః ంద్రో మే అచ్చాంగావస్వమస్య ప్రథమస్య భక్షః ఇమాయాగావసేంద్రామి ధృతామనసా జితీంద్రం యూయం గావో మేద యథాకృతీకశ్రీరం జిత్కృషా సుప్రదీకం భద్రం గృహం భద్రవాచో బృహద్వోమయా ఉచ్యతే సభాసు ప్రజావాదీ సూయవాసం విశంతీ శుద్ధా ప్రపాణే విశంతీ మావస్తేన సతమాగతం సత్పరీభోహేతి రుద్రస్య వృద్ధ్యా ఉపేదమోపపర్చన వాసుకోషోపవృచ్చలా ఉపరిణభశ్చలేదశ్రుతేంద్రతమవీరే భద్రంగో అభివాదయమనా హరి ఇంద్రం బోనల సఖ్యాయ దేవర్మహోయంతస్సుమతయేత కాలా మోయిదాతావజ్రహస్తో అస్తి మహామూరణమవసేయజధ్వం ఆయస్మిన్హస్తేరవిభిక్షురారథే హిరణ్యే రథేష్టాః ఆరస్మయోగభస్తోరయోరాధ్వన్న స్వాసో బృహణో యుజానాః శ్రీయేతే పాదాదు భావే వక్షర్ధ్రక్నర్వజ్రే సమసాదక్షీణావాన్ ం సురభిందృదేకం స్వా అన్నమేదమిషిరో బూధ సతో మహావిశ్వరణో భోగ్యశ్విన్ భక్తి పచ్చలే సంతి ధారాస్తువంతో బ్రహ్మకారా ఉత్సంతో దేవవాదే అంతఃసోధాయ్య విదుపాధేరోదీమహిత్వా ఆతూరి ప్రేణతి జాలో యూధే పాప్సు సమీరమానభూతి ఏంద్రస్సువరిష్మో అస్తూతి అనూతిసత్వాహి జాతో అసమాత్యోజా పురుచ వృత్రహనదిదస్యూన్ భూజయ్వాజేకో అజుర్యోజాయ దేవసూని ప్రవీరిజే దివైంద్ర పృథివ్యాధమిదస్ ప్రతిరోదసి ఉభే అధామన్య బృహద సూర్యమశ్యజానీ సాధారణ కిరామీనాది దివే దివే సూర్యో దర్శతో భోద్విసత్వాన్యర్భియా శుక్రదుర్ధాత్ అద్యాచిన్నో నదీనాం చదాభ్యోరదో గాతుమింద్ర నిపర్వతాద్భసోరేస్తా దృఢాని శుక్రదోరజాంసి సత్యమిత్రన్నత్వాన్యో అస్తీంద్రదేవో నమద్యోజ్యాన్ అరన్నయం పరిశయా నమన్నో వాసృజో అపో అచ్చా సముద్రాం త్వమపో విదురో విడో చీరింద్ర దృఢవారుజ పర్వతస్య జగదీనా సాగం సూర్యం జనయంజాముషాసం అభూరే కోరయపతేర్జీనామాగస్తాయింద్రకృష్టీ విదోకే అచ్యుతనాయే చ సూరే వోచంతర్షణయో వివాచ తద్భియేంద్రపార్థివాని విశ్వాచ్యూతాని చావయంతేరజాంసి క్షామాపర్వతాశోవనాని విశ్వం దృఢం భజతే అధ్వన్నాదే తం కుత్సేనాభిషుష్ణమింద్రాశుషం యుధ్యకుజ భంగమిష్ఠౌ తథ ప్రభిత్తే అధ సూర్యస్య ముషాయశ్చక్రమవివేరపాంసి సంసదాన్యవసంభరస్య పురో జగంథా ప్రతినిదస్యో అదిక్షోయత్రిదాయ సంభతే సూతక్రే భరద్వాజాయ గృణతే వసూని సత్యసత్వన్మహేరణాయ రథమాజిష్టం యాయి ప్రాపథిన్న వసోపమద్రి ప్రతశ్రుతశ్రావయ చర్షణిభ్యాపూర్వ్యాపృతమాన్యస్మే మహే వీరాజ తపసే తురాజ విరప్సినే వజ్రుణే సంతమానివచాం శాసాస్థవీరాయ దక్షం సమాతరా సూర్యే నాకవీనామవాసయద్భృజద్రిం వృణానః స్వాధీభిర్రిక్పభిర్వామసానము దుశ్రియానామశ్రియం నిదానం సవన్నీభిర్రిక్పభిర్గోషుదస్వన్ విదజ్ఞోభిః పురకృత్వా జిగాయ పునః పురోహా సఖీభిస్తీయం దృఢారు రోజ కవిభిః కవిస్సన్ సనీవ్యాభిర్జరిదారమచ్చామహోవాజేభిర్మహద్భిశ్చతుష్టైః గురువీరాభిర్మృషభక్షితీనామాగిర్మణస్సువిదాయ ప్రజాహి సదర్గే నవసా దత్తో అత్తేరప ఇంద్రో దక్షిణతస్థూరాజానాపృదత్తం ద్వేదీవిషుర ప్రమృశ్యాం యోజిష్ట ఇంద్రతం సుమో దావదో మృషన్ స్వభిష్టిర్దాస్వాన్ సోమస్యోమస్సు స్వో వృద్రా సమత్సు సాసహదమిత్రాన్ ీంద్రవసే వివాచోహవంతే దర్షణయస్సూరసాతౌమిత్రోభయాంగమిత్రాన్యార్యాచూర అధీర్మనే వసుదీదేభిరకైలాచుదర్షణాన్ప్రతమాంద్రకవాభిరూదీర్ఘాభిస్వాయోరవితృధే భూ స్వర్గాధాయుద్ధ్యాయుద్ధ్యంతో నేమధీతా మృత్సూర నూనన్న ఇంద్రభరాజశాభవాక ఉతనో అభిష్ట ఇచ్చాఘనందో బహిరస్వమిష్యామపార్యే గోషదమా సంచత్వే జగ్మర్విర ఇంద్రపూర్వేర్విహద్వద్యం దిర్భో మనీషా పురా నూనం చ స్తుతయర్వీణాం ప్రస్పృథయింద్రే అధ్యుత్థార్కా పురుభూతోయపూర్వభూతదర్భాంగేక పురుప్రదస్తో అస్తి యజ్ఞైః నయంతమీతయో నవాణీరింద్రీదవివర్ధయంతీ స్తోతార శతం యత్సహస్రం గణంతి గర్వాణ సంసందతస్మై అస్మాదివ్యాసామి వీక్షయింద్రేణ్యాయాసోమాజ్ఞై అస్మాజేతన్మ్యాంగోషమస్మాయింద్రాయ స్తోత్రం మతిభీరవాచి అసద్యమతివృత్తో జయింద్రో విశ్వాయోరవితృధశ్చ కదా భూవన్నతక్షరాణి బ్రహ్మ కదా స్తోత్రే సహస్రపోష్యం దాః కదా స్తోమం రాజోస్య రాజా కదా ధియః కరసి వాజరత్నాః కరిః స్విత్తదింద్రయేంద్రేర్వీరైర్వీరాన్నీలయా తేజయాదీన్ ఋతాదుగాధీజయా దివోష్వేంద్రద్యుమ్నం స్వర్వధ్యేహ్యస్మే కర్గే స్విత్తరింద్రయజ్జరిత్రే విశ్వబ్రహ్మ గణవస్సవిష్ట కదాధియోనీరో యువాసే కదా గోమఘావనాని గచ్చాః స గోమఘాజరిత్రే అశ్వశ్చంద్రావాజశ్రవసో అధీదేహి వృక్షాః భీమిహేషస్తుదుఘామింద్రధేనుం భరద్వాజేషు సురుచోరునుచ్చాః తమానూనం వృజనమన్యదాచ్చోరోయక్రమిదురో గృణీషే మానిరం సుప్రదుఖస్థేనోరాంగిరసాన్ బ్రహ్మణాభిప్రజింబ సద్రామదా దత్తవ విశ్వజనన్యా సద్రారాజోధే పార్థివాస సద్రావాజా నామ భవో విభక్తాయ దేవేషు ధారయదాసుర్జం అనుప్రే నమోజో అశ్వత్రాదధిరే అనువీర్యాయ శివమగ్రభే దుధేర్వదే చక్రతం రంజంత్యపి వృత్తహత్యే తమ్ సద్ధీతే రుదయో వృష్యాని పౌంశాని నియుతస్తస్తురింద్రం సముద్రం నసింధవముక్తసుష్మావ్యసంగిరామీ సంతి స రాజస్థాముపాదృజాగృణానః పూర్వశ్చంద్రశ్చ తమిందవ స్వాహ అదిర్భూషా స మోజనా నామేకో విశ్వస్య భువనస్య రాజా స దుశ్రోధిశ్వత్యాయో భోజర్జౌర్న భూమాభిరాయో అర్జ అసోయసానో యుగే యుగే భయ సాచేకీకాన అర్వాగ్రథమ్ విశ్వవారంత ఉగ్రేంద్రయుక్తా సోహరయో వహంతు సర్వాణీమీతమానస్తే అద్య రోద్రోణేహర్మాత్మన్పురాణాభూవన్ ఇంద్రో అశ్య పూర్వ్య పరీయాక్షోమదశ్యశ రాజా ఆదశ్రానాదశ్రవసానమచ్చేంద్రం సుజామే రక్షా అశ్వా అభిశ్రవరిజ్యంతో మహే జన్మో జన్మవాయోరమృతమిదస్యేత్ అరిష్టాస్య దక్షిణామి యత్తీంద్రో భూనాం ద్విగోర్భిదమః యజామద్రిమః పర్యాశంభో మహాచార్యోదయ సేవి సూరీన్ ఇంద్రో వాజస్య స్థవీరస్య దాతేంద్రో గీర్భిర్వర్ధతాం వృద్ధమాహ ఇంద్రో రత్నం వరిష్టోస్తు సూరి ప్రేణతి జాన అపాదితూరస్మో మహీం వర్షజ్యుమతీంద్రహూతిం పన్యాసీం ధీతిం దైవ్యశ్యమంజనస రాజిం వనతే సుదానోః దూరాచిదావాసతో అస్య కర్ణాఘోషాదింద్రస్య రణ్యతి బ్రువాణః ేయమేనం దేవోర్వృత్యాంద్రమ్యమ్యమాధ్యాపరమయాపురాజామయమింద్రమభ్యోషకై బ్రహ్మాదిగయోదధిరే తమస్మిన్ మహాం సోమో అధీవద్ధీంద్రే వర్ధాద్యముతసోపైంద్రమవర్ధాద్బ్రహ్మయముక్తమున్న ర్ధాహీనపురసోరామన్నోర్వర్ధాన్మాధా శరదోజ్ఞాపయింద్రేవాది జ్ఞానం సహసే అసామివృధానం రాధసే చ శ్రుతాయ మహాముగ్రమవాదే విప్రనూనమావీవాదేమవృత్రదూర్యేషు మంత్రస్య కవేర్దివ్యస్య వన్హేర్విప్రమణమనోవచనస్య బద్ధ్వాః అపారస్తస్య జయస్య దేవేణో యువస్తగటతే గో అగ్రాః అయమో దానః పర్యత్రీ ముస్రార్గదేజభిర్వృతయుజ్యోజానః రుజదరుగ్నాంబిబలస్య దానం పణీర్వజోభిరభ్యో దజింద్రాః అయం జ్యోదయదద్యుతోభ్యాక్తోందోరావస్థో శరదైందోరింద్ర ఇమం కేతుమాగన్నాంసుకార అయం రోజయోరుచానోయం వాసయద్రేన పూర్వీ అయమీయదరితయుద్భిరస్మై స్వర్విధానాభీనాచరణనిప్రాః నోగ్రే నానోగ్రే ప్రత్రలాజన్యగప్యంగవసుదేయాయ పూర్వీ అపవోషధీరసునాదాలిగార్వతోర్ఋతసేరిలిహిఇంద్రపిబదుభ్యం సుతోమదాయావస్యహదీపుదాసఖాయ ఉదప్రగాయ గణానిషద్యాథాయజ్ఞాయ గణతేభయోధాః అస్యాభిభయస్య యజ్ఞాన ఇంద్రపదాయ క్రత్వే అవీవో విరప్సిన్ ేకాగ్నౌమీంద్రాజాహితుమహేనాయాహితస్వాదుసతాజాధేంద్రమహామనసాసోపేయం ఉప బ్రహ్మాణి సృణవ జిమానోధాస్తన్వేధాంద్రజివాజేయృజ్వాస్వే సదన జేయత్రి అతో నో యజ్ఞమవాసే నియుత్వాన్ సజోషా పాహి గర్వణో మరుద్భిః అహేళమానముపాయాహి యజ్ఞం తుభ్యం భవంత ఇంద్రవస్తుదాసాః గావో నవజ్రేం సమో గోచ్చేంద్రాగాహి ప్రథమో యజ్ఞానాం ఆతే కాపుత్సుకృతాజావరిష్టాయ జాసస్వత్విభాసిమద్వా పూర్వం పాహి ప్రతే అధ్వర్యునస్తాత్సం దేవజ్రో వర్ధతామింద్రగవ్యో ఏషద్రప్సో వృషభో విశ్వరో భయింద్రాయ వృష్ణే సమకారి సోమాః ఏతం దీవ హరివస్థాదరుగయస్తే జీవే ప్రతిభియస్తే అన్నం సుతస్వమో అసూదాదీంద్రవస్యాయ ఏదంతి దర్భ ఉపాయాహి యజ్ఞం తేన విశ్వాస్తవీషీరాణస్ వయామసిర్తేంద్రయాహ్యర్వానం తే సోమస్తన్వే భవాది శతక్రతో వాదయస్వాసు ప్రాస్మాపమృతనా సుప్రభిక్షో ప్రత్యస్మై విభీషతే విశ్వాని విదుషే భర అరంగమాయజగ్మయే పశ్చాద్ధ్వనేన రే ఏమేనం ప్రత్యేతన సోమేభిః సోమపాయమం అమత్రేభిర్విజీషిణమింద్రం సుతేభిరిందూభిః యదీ సుతేభిరిందూభిః సోమేభిః ప్రతిభూషత వేదా విశ్వస్య మేధీరో ధృషత్తంతమిదేషతే అస్మా అస్మాయుగంధసోధ్వర్యో ప్రభరాసుతం కుమిత్సమస్యేన్యస్యర్ధాతోభిస్తేరవస్తరాత్యచ్చంబరం వదే దివో దాసాయ రంధయా అయం సోమాయింద్రతే సుతః పిబ యస్యాతీవ్రసుతం మదం మధ్యమంతం చ రక్షసే అయం సోమాయింద్రతే సుతః పిబ యస్య గా అంతరస్మానో మదే రుణా అవాదృజః అయం సోమాయింద్రతే సుతపిబ యస్య మందానో అంధ సోమాధో నందరిషే సవాహ అయం సోమాయింద్రతే సుతపిబ యో రాజిమోరిందమోజోజ్యుమ్నైర్జుమ్నవత్తమ సోమస్సుతస్తయింద్రతేస్తిస్వధాపతే మదా యశ్షగ్భస్తు విశగ్మదే రాజో దామావాదీనా సోమస్సుతస్తయింద్రతేస్తిస్వధాపతే మదా ఏన వృద్ధో న శమాదాతురో నస్వాభిరూదిభిః సోమస్సుతస్తయింద్రతేస్తిస్వధాపతే మదా యమో అప్రాహణం గణేషే సవసస్పతిం ఇంద్రం విశ్వాసాహం నరం మంగిష్టం విశ్వదర్శనిం యం వర్ధయంతీర్గిరపతిం తురస్య రాధతః తమిన్వస్య రోదసీ దేవీ సుష్మం సపర్యతః తద్వముక్తస్య బర్హణేంద్రాయోపస్తృణీషణి ఇపోనయస్యోదయోపి యద్రోహం సక్షితాః అవేదక్షం మిత్రో నవీయాన్వమానో దేభ్యోమస్యో అచైద్ సతాస్థౌలాభిర్ధౌతరీభిర్విశ్యాజరభవత్సిభ్యేదాయమనాసివాసో అక్రన్ రో నామ మహోవచోర్వమృద్శయేన్యోవ్యావహ యుమత్తమం దక్షం దేహ్యస్మే దేహాజనానాం పూర్వీరరాదీః వర్వీయోమయకృణయసేభ్యర్థనస్య సాతామస్మాద్ధి ఇంద్రదుభ్యమిన్నాగమన్న భూమ వయం దాత్రే హరి భోమా వివేనః న కైరాభిర్దాదృశే మధ్యత్రా కిమంగరధ్వజోదానం త్వాహుః మాజస్య నేవృఢభనోరీధామాతే రేవతః సఖ్యేరీషామ పూర్వేష్ట ఇంద్రనిష్విధోజరేషు జహ్యసష్మే ప్రమృహాణదః ఉదభ్రాణీతస్తనయన్ నియర్తేంద్రోరాధాంస్యశ్యాని గవ్యాః త్వమాది ప్రతిమః కారుధాయామా త్వా దామానాదభన్మభోనాః అధ్వర్యో వీర ప్రమహే సుతామింద్రాయ భరసఖ్యస్య రాజా యః పూర్వ్యభిరుతనూతనాభిర్గేర్భిర్వావృధే గృహదా ఋషీణా అస్య మదే పురువర్పాంసి విద్వానింద్రో వృత్రాణ్య ప్రతీజఘా తమ ప్రహోషి మధూమంతమస్మై సోమం వీరాజ శిప్రణేపి మధ్యై పాదాసుతమింద్రో అస్తు సోమం హంతా వృత్రం వజ్రేణ మందసానః గంతాయజ్ఞం పరావతశ్చిదచ్ఛామశుద్ధీనామా పితాకారుధాయాః ఇదం జగత్పాత్రమింద్రపాదమిందస్య ప్రియమమృతమపాయి మత్స్యథాసౌ మనసా చ దేవం యా అస్మద్వేషో యుజవద్యం గా ఏనామందానో జగిషోరసత్రోంచామిమజామిమఘవన్నమిత్రాయ ఆదిషేనాయింద్రప్రవీణాజగీచాదృష్ట్వామఘవన్నింద్రవృత్వా అస్మభ్యం మహిమరీవ సుగంగా అపాంతోకస్యతనాయస్య జేష ఇంద్ర సూరీన్ క్రేణగిష్మానో అర్ధం ఆత్మాహతయో వృషా నో యుజానా వృషా రథాసో వృషా రస్మజోత్యా అస్మత్రాంచో వృషా నో వజ్రవాహో విష్ణేమదాయ సుయుజో వహంతు ఆదే వృషన్ వృషా నో ద్రోణమస్తర్ఘృత వృషో నోర్మజో వదంతః ఇంద్ర ప్రదుభ్యం వృషాభిస్తుతానాం వృష్ణే భరంతి వృషభాయ సోమం వృషాసి దివో వృషభ పృథివ్యా వృషా సింధూనాం వృషభస్తియానాం వృష్ణే దయంతర్వృషభ పీవాయ స్వాదూరసో మధుపే యోపరాయ అయం దేవసహజాయమాన ఇంద్రేణ యుజా పరిమస్తభాయతే అయం స్వస్య పితురాజుధానీందూరముష్ణాదశీవస్య మాయా అజమాగృణో దృఢస సుపత్నీరయం సూర్యే అదధా జ్యోతిరంతః అజం త్రిధాతు దివిరోచనేషో త్రితేషో విందదమృతం నిగూఢం అయం ద్యావా పృథివీ విష్కభాజదయం రథమయనః సప్తరశ్మిం అయం గోషసచ్చాపక్వమంతః సోమో దాధారదసాయంద్రముత్సం శ్రోత్రంగమనశ్చ వాక్య ప్రాణపానౌ దేహ ఇదం శరీరం ద్వౌ ప్రత్యం చావను లోమో విసర్గా వేదంతం మన్యేతసాయంద్రముత్సం నఖశ్చ పృష్ఠశ్చ కరౌ చ బాహూరంగే చోరూ ఉదరం శిరశ్చ రోమాణి మాంసం రుధిరస్థిరజ్జమేతశరీరం జలభుద్భుదోపమం ధ్రువలాటే చర్ణౌ హనూ కపోలౌ చుముఖస్తాౌ దంతాశ్చ తథైవ జిహ్వా మేధశ్చరీరం ముఖరత్నకోశం